బృహజ్జాబాల ఉపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. బృహజ్జాబాల ఉపనిషత్ సారాంశ పుష్పం. జాబాల మహర్షి వంశస్థుడైన భుసుండ మహర్షి పరిప్రశ్నించగా కాలాగ్ని రుద్రుడు ఈ ఉపనిషత్తును బోధించెను. జగత్ కారణ కార్యములు వర్ణించబడినవి. విభూతి మరియు రుద్రాక్షల మహత్యము గురించి వివరించబడెను. ఈశ్వరుని పంచముఖముల నుండి వెలువడిన పంచభూతముల పృథివీ జలము అగ్ని వాయు ఆకాశము తత్వములను నిర్దేశిస్తూ విభూతి భసితం భస్మ క్షారం రక్ష అని భస్మమునకు ఐదు నామములు కలవు. ఐశ్వర్యము కలుగచేయు కారణము చేత విభూతి అని సర్వపాపములను నశింపచేయునది కావున భస్మ అని భాసించునది జ్ఞానము ప్రసాదించునది కనుక భసితం అని భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస అపస్మార వ్యాధి మరియు జనన మరణ సంసార దుహక కారణమైన భవరోగము నుండి రక్షించినది కనుక రక్ష అని భస్మమునకు ఈ ఐదు నామములు వచ్చినవి. భస్మ జ్ఞాన అగ్ని వర్ణనము చేయబడినది. ప్రతి జీవుని బాహ్య అంతరము కూడా కేవల జ్ఞానరూపమైన అగ్నియే అయి ఉన్నది. అగ్నిసోమాత్మకము విశ్వమయము ఈ భస్మ జ్ఞాన అగ్ని అని చెప్పబడెను. స్థూల సూక్ష్మభూతములయందు రసము తేజము కూడా ఆ అగ్నియే. ఇంద్రియశక్తికి ఆధారమైన అనలుడు కాలాగ్ని వ్యక్తముగా బాహ్యముఖముగా ఉన్నాడు మరియు శివశక్త్యాత్మకమైన సోముడు అవ్యక్తుడై అంతర్ముఖముగా ఉన్నాడు. అనేకసార్లు ఈ జగత్ అగ్నిచే దగ్ధము అయి ఆ భస్మముగా చేయబడినది. అనగా ఏ అవ్యక్త చిదాత్మయందు అనేకమార్లు అనేక జగత్తులు వ్యక్తమై లయమవుచున్నవో ఆ జ్ఞానాత్మయే భస్మచే సూచించబడుచున్నది. గోమయ సేకరణ గోమూత్ర సేకరణ మరియు అగ్నిని ప్రతిష్ఠించి వాటితో విభూతిని తయారు చేసుకొను విధానము చెప్పబడినది. ఆ విభూతితో శరీరమంతా రాసుకొనవలెను అనగా భస్మస్నానము చేయవలెను. యోగయుక్తిలేనిచో ప్రకృతి అధికారములో కట్టుబడదు. ఎవరు భస్మస్నానము చేస్తూ జ్ఞానదృష్టితో ఈ శరీరమును జీవుడును శివశక్తిమయముగా అర్థము చేసుకునెదరో వారు అమృతత్వము పొందెదరు. భస్మస్నాన విధి భస్మతో శరీరము మీద చల్లుకొను విధానము మరియు త్రిపుండ్ర విధి భస్మతో మూడు రేఖలు శరీర భాగములపై ధరించు విధానము ఫలశ్రుతితో సహా చెప్పబడెను. త్రిపుండక ధారణము త్రిగుణాత్మకము సత్వ రజో తమో గుణములకు ఆధారము త్రయ అగ్ని స్వరూపము అనగా దక్షిణాగ్ని గార్హపత్యము ఆహవనీయము అనబడు యజ్ఞ సంబంధిత రేతాగ్నులు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము. మొదటి రేఖ ప్రజాపతి రెండవ రేఖ విష్ణువు మూడవ రేఖ సదాశివుడు అనగా త్రిపుండ్రము ధరించినవాడు సృష్టిస్థితిలయ రూపమైన త్రిమూర్తి స్వరూపుడు అని అర్థము. ఇదే భస్మ జ్యోతిస్సు విజ్ఞానము. కావున భస్మధారణ ఎల్లప్పుడూ చేయవలెను అనగా అభేద జ్ఞానము మననము చేస్తూ ఉండవలెను. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఇతర వర్ణాశ్రమముల వారికి ఏ వర్ణాశ్రమమునకు చెందనివారికి ఎవరు ఏ భస్మాగ్నులు విరజాగ్ని ఔపాసనాగ్ని సమిదాగ్ని పచనాగ్ని శ్మశానాగ్ని దేవాలయాగ్ని శివాగ్ని మొదలగునవి ఉపయోగించి భస్మ సేకరించుకొనవలెనో చెప్పబడెను. భస్మ మాహాత్మ్యము సోదాహరణముగా చెప్పబడినది. శాపగ్రస్తుడై ఈగగా మారిపోయి ఆ పిమ్మట చనిపోయిన శుచిస్మిత యొక్క భర్తను వశిష్ఠుని భార్యయైన అరుంధతి భస్మ ప్రభావముతో బ్రతికించి శాపవిమోచనము కలిగించెను. అటులనే గౌతమ మహర్షి భార్యయైన అహల్యను మోహించిన పాపము వలన పీడింపబడుచున్న దేవతలను దుర్వాస మహర్షి భస్మచే వారి రజోగుణమును పోగొట్టి మగల సత్వగుణ ప్రధానులుగా చేసెను. నిత్య భస్మ జ్ఞానధారణ అభ్యాసము చేయువానికి అద్వైత బ్రహ్మానుభవము సిద్ధించును. రుద్రాక్ష ధారణ విధి మరియు ఫలం చెప్పబడెను. ఎవడు బృహజ్జాబాల ఉపనిషత్ సారాంశము నిత్యము అధ్యయనం చేస్తూ అభ్యాసం చేస్తాడో అతడు సర్వలోకములను భూ భువ సువ మహ జన తప సత్యలోకములను జయించును. అతడు బ్రహ్మమును సూచించు ఓంకార ప్రణవ మంత్రమును భావార్థములతో ధారణ చేసినవాడగును. అతడు సంసారమును దాటగలడు. అతడు మృత్యువును దాటగలడు. యోగికి ధ్యానలక్ష్యమైనది అయిన ఏ పరమపదము పొందిన తరువాత యోగులు ఇక తిరిగి పునరావృత్తి కలుగరో అట్టి స్థితిని ఈ ఉపనిషత్తు అధ్యయనం చేయువాడు పొందును. బృహజ్జాబాల ఉపనిషత్ సమాప్తము.